अथ पञ्चमकाण्डे द्वितीयप्रश्नस्य घनपाठः आरम्भः। జాగతేద్యోర్జోర్జాగతి జాగతేద్యౌరానుష్టుభేరానుష్టుభేర్జౌర్జాగతి ప్రియం ప్రియం ధామా వృంధే వృంధే వధామ ధామా వృంధే వృంధే రుంధే వావరుంధ ఈశ్వర ఈశ్వరో రుంధే వావరుంధ ఈశ్వర ఈశ్వర ఈశ్వరో రుంధే రుంధ ఈశ్వరో వై వా ఈశ్వరో రుంధే రుంధ ఈశ్వరో వై ఈశ్వరో వై వా ఈశ్వర ఈశ్వరో వా ఏష వా ఈశ్వర ఈశ్వరో వా ఏష పరాంగ్ పరాంగేష ఏష పరాంగ్ ప్రదఘ ప్రదఘ పరాంగేష ఏష పరాంగ్ ప్రదఘ ప్రదఘోయోయ ప్రదఘ ప్రదఘోయో విష్ణుక్రమాన్ విష్ణుక్రమాయ ప్రదఘ ప్రదఘోయో విష్ణుక్రమాన్ విష్ణుక్రమాన్ విష్ణుక్రమాన్ యోయో విష్ణుక్రమాన్ క్రమదే క్రమదే విష్ణుక్రమాన్ యోయో విష్ణుక్రమాన్ క్రమదే క్రమాన్ క్రమదే క్రమదే విష్ణుక్రమాన్ విష్ణుక్రమాన్ క్రమదే చతస్రుభిశ్చతస్రుభిః క్రమదే విష్ణుక్రమాన్ విష్ణుక్రమాన్ క్రమదే చతస్రుభిః విష్ణుక్రమానితి విష్ణుక్రమాన్ క్రమదే చతస్రుభిశ్చతస్రుభిః క్రమదే క్రమదే చతస్రుభిరా చతస్రుభిః క్రమదే క్రమదే చతస్రుభిరా వర్తదే వర్తద ఆ చతస్రుభిశ్చతస్రుభిరా వర్తదే చతస్రుభిరితి చతస్రుభిః ఆవర్తదే వర్తద ఆవర్తదే చత్వారి చత్వారి వర్తద ఆవర్తదే చత్వారి చత్వారి చత్వారి వర్తతే వర్తతే చత్వారి ఛందాగూసి ఛందాగూసి చత్వారి వర్తతే వర్తతే చత్వారి ఛందాగూసి చత్వారి ఛందాగూసి ఛందాగూసి చత్వారి చత్వారి ఛందాగూసి ఛందాగూసి ఛందాగూసి ఛందాగూసి ఖలు ఖలు ఛందాగూసి ఛందాగూసి ఖలు వై వై ఖలు ఛందాగూసి ఛందాగూసి ఖలు వై వై వై ఖలు ఖలు వా అగ్నేరగ్నేర్వై ఖలు ఖలు వా అగ్నే వా అగ్నేరగ్నేర్వై వా అగ్నే ప్రియా ప్రియాగ్నేర్వై వా అగ్నే ప్రియా ప్రియా ప్రియాగ్నేరగ్నే ప్రియాతనోస్తనోః ప్రియాగ్నేరగ్నేః ప్రియాతనోః ప్రియాతనోస్తనోః ప్రియా ప్రియాతనోః ప్రియాం ప్రియాంతనోః ప్రియా ప్రియాతనోః ప్రియాం ప్రియాం ప్రియాంతనోస్తనోః ప్రియామేవైవ ప్రియాంతనోస్తనోః ప్రియామేవా ప్రియామేవైవ ప్రియాం ప్రియామేవాస్యైవ ప్రియాం ర్యావర్తతేర్యావర్తతేర్యావర్తతేర్యావర్తతే దక్షిణా దక్షిణా పర్యావర్తతేర్యావర్తతే దక్షిణా వర్తతే దక్షిణా దక్షిణా పర్యావర్తతే పర్యావర్తతే దక్షిణా పర్యావర్తతే పర్యావర్తతే దక్షిణా పర్యావర్తతే పర్యావర్తతే దక్షిణా పర్యావర్తతే పర్యావర్తత ఇది పరి ఆవర్తతే పర్యావర్తతే పర్యావర్తతే దక్షిణా దక్షిణా పర్యావర్తతే స్వగస్వం పర్యావర్తతే దక్షిణా దక్షిణా పర్యావర్తతే స్వం పర్యావర్తతే స్వగస్వం పర్యావర్తతే పర్యావర్తతే స్వమేవైవ స్వం పర్యావర్తతే పర్యావర్తతే స్వమేవ ర్యావర్తత ఇది పరి ఆవర్తతే స్వమేవైవ స్వగస్వమేవ వీర్యం వీర్యమేవ స్వగస్వమేవ వీర్యం వీర్యం వీర్యమేవైవ వీర్యమన్వను వీర్యమేవైవ వీర్యమను వీర్యమన్వను వీర్యం వీర్యమను పర్యావర్తతే పర్యావర్తతేను వీర్యం వీర్యమను పర్యావర్తతే పర్యావర్తతే పర్యావర్తతేన్మను పర్యావర్తతే తస్మాత్ తస్మాత్ పర్యావర్తతేన్మను పర్యావర్తతే తస్మాత్ పర్యావర్తతే తస్మాత్ తస్మాత్ పర్యావర్తతే పర్యావర్తతే తస్మాత్ దక్షిణో దక్షిణస్తస్మాత్ పర్యావర్తతే పర్యావర్తతే తస్మాత్ దక్షిణ పర్యావర్తత ఇది పరి ఆవర్తతే తస్మాత్ దక్షిణో దక్షిణస్తస్మాత్ తస్మాత్ దక్షిణోర్ధోర్ధ దక్షిణస్తస్మాత్ తస్మాత్ దక్షిణోర్ధ దక్షిణోర్ధోర్ధ దక్షిణో దక్షిణోర్ధ ఆత్మన ఆత్మనోర్ధ దక్షిణో దక్షిణోర్ధ ఆత్మన ఆత్మన ఆత్మనోర్ధోర్ధ ఆత్మనో వీర్యావత్తరో వీర్యావత్తర ఆత్మనోర్ధోర్ధ ఆత్మనో వీర్యావత్తర ఆత్మనో వీర్యావత్తరో వీర్యావత్తర ఆత్మన ఆత్మనో వీర్యావత్తరోథో అథో వీర్యావత్తర ఆత్మన ఆత్మనో వీర్యావత్తరోథో వీర్యావత్తరోథో అథో వీర్యావత్తరో వీర్యావత్తరోథో ఆదిత్యస్యాదిత్యస్యాథో వీర్యావత్తరో వీర్యావత్తరోథో ఆదిత్యస్యావత్తర ఇది వీర్యావత్తర అథో ఆదిత్యస్యాదిత్యస్యాథో అథో ఆదిత్యస్యైవైవాదిత్యస్యాథో అథో ఆదిత్యస్యైవాథో ఆదిత్యస్యైవైవాదిత్యస్యాదిత్యస్యైవావృతమావృతమేవాదిత్యస్యాదిత్యస్యైవావృతం ఆవృతమన్వన్వావృతమావృతమను పర్యావర్తతే పర్యావర్తతేన్వావృతమావృతమను పర్యావర్తతే ఆవృతమిత్యావృతం అనుపర్యావర్తతే పర్యావర్తతేన్మను పర్యావర్తదేశేపంశులక్షేపం పర్యావర్తతేన్మను పర్యావర్తదేశేపం పర్యావర్తదేశేపంశులక్షేపం పర్యావర్తతే పర్యావర్తదేశేపమాజీగర్తిమాజీగర్తిగంశులక్షేపం పర్యావర్తతే పర్యావర్తదేశేపమాజీగర్తిం పర్యావర్తత ఇది పరి ఆవర్తతే శేపమాజీగర్తిమాజీగర్తిగంశులక్షేపగంశులక్షేప మాజీగర్తిం వరుణ వరుణ ఆజీగర్తి కోశనశేపకోశనశేప మాజీగర్తిం వరుణ ఆజీగర్తిం వరుణ వరుణ ఆజీగర్తి మాజీగర్తిం వరుణ గృహాద్ గృహాద్ వరుణ ఆజీగర్తి మాజీగర్తిం వరుణ గృహాద్ గృహాద్ గృహాద్ వరుణ వరుణ గృహాద్ సో గృహాద్ వరుణ వరుణ గృహాద్ సహాద్ సో గృహాద్ గృహాద్ స ఏతామేతా గుంసో గృహాద్ గృహాద్ స ఆత్మానమాత్మానమాహాత్మానమేవైవాత్మానమాహాత్మానమేవా మనసా మనసా తంతం మనసా ధ్యాయేన్మనసా తంతం ఛందసేత్యతి ఛందసా యజమాన ఏ వై వేదమానే వీర్యం యజమాని వీర్యం వీర్యం యజమానే యజమానే వీర్యం దాతి దాతి వీర్యం యజమానే యజమానే వీర్యం దాతి వీర్యం దాతి దాతి వీర్యం వీర్యం దాతి స్తోమేన స్తోమేన దాతి వీర్యం వీర్యం దాతి స్తోమేన స్తోమేన స్తోమేన దాతి స్తోమేన వై వై స్తోమేన దాతి స్తోమేన వై స్తోమేన వై వై స్తోమేన స్తోమేన వై దేవా దేవా వై స్తోమేన స్తోమేన వై దేవా దేవా వై వై దేవా అస్మిన్నస్మిన్ దేవా వై వై దేవా అస్మిన్ దేవా అస్మిన్నస్మిన్ దేవా దేవా అస్మిన్ లోకే లోకేస్మిన్ దేవా దేవా అస్మిన్ లోకేస్మిన్నస్మిన్ లోక ఆఘ్నవన్నాఘ్నవన్ లోకేస్మిన్నస్మిన్ లోక ఆఘ్నవన్ లోక ఆఘ్నవన్నాఘ్నవన్ లోకే లోక ఆఘ్నవన్ ఛందోభిశ్చందోభిరాఘ్నవన్ లోకే లోక ఆఘ్నవన్ ఛందోభిః ఛందోభిరాత్మవన్నాత్మవన్ ఛందోభిరముష్మిన్ అముష్మిన్ఛందోభిరాత్మవన్నాత్మవన్ ఛందోభిరముష్మిన్ ఛందోభిరముష్మిన్ సోమస్యముష్మిన్ స్తోమస్యముష్మిన్ అముష్మిన్ సోమస్యేవేవ స్తోమస్యముష్మిన్ అముష్మిన్ స్తోమస్యేవ స్తోమస్యేవ ఖలు ఖల్వివ ఖలు వై వై ఖల్వివ ఖలు వై ఖలు వా ఏతదేతద్ వై వా ఏతద్ రూపకో రూపమేతద్ వై వా ఏతద్ రూపం రూపకో రూపమేతదేతద్ రూపం యద్యద్ రూపమేతదేతద్ రూపం యద్ రూపం రూపం యద్వాత్ సప్రం వాత్ సప్రం వాత్ సప్రం యద్యద్వాత్ సప్రం యద్యద్వాత్ సప్రం యద్యద్వాత్ సప్రం యద్వాత్ సప్రం యద్యద్వాత్ సప్రం వాత్ సప్రం యద్వాత్ సప్రేణ వాత్ సప్రేణ యద్వాత్ సప్రం వాత్ సప్రం యద్వాత్ సప్రేణ సప్రమితి వాత్ సప్రం యద్వాత్ సప్రేణ వాత్ సప్రేణ యద్యద్వాత్ సప్రేణోపదిష్ట ధర్మదిష్ట దేవాత్ సప్రేణ యద్యద్వాత్ సప్రేణోపతిష్టదే సప్రేణోపతిష్టత ఉపతిష్టదేవాత్ సప్రేణ వాత్ సప్రేణోపతిష్టత ఇమమిమోపతిష్టదేవాత్ సప్రేణ వాత్ సప్రేణోపతిష్టత ఇమం వాత్ సప్రేణేతి వాత్ సప్రేణ ఉపతిష్టత ఇమమిమోపతిష్టత ఉపతిష్టత ఇమమేవైవేమముపతిష్టత ఉపతిష్టత ఇమమేవాతిష్టత ఇత్యుపతిష్టదే ఇమమేవైవేమమిమమేవ తేన తేనైవేమమిమమేవ తేన దేవతేన తేనైవైవ తేన లోకం లోకం తేనైవైవ తేన లోకం తేన లోకం లోకం తేన తేన లోకమభ్యభిలోకం తేన తేన లోకమభి లోకమభ్యభిలోకం లోకమభిజయతి జయత్యభిలోకం లోకమభిజయతి జయతి యద్యభిజయతి జయతి యద్విష్ణు క్రమాను విష్ణు క్రమాను యజ్జయతి జయతి యద్విష్ణు క్రమాను విష్ణు క్రమాను విష్ణు క్రమాను యద్విష్ణు క్రమాన్ క్రమతే క్రమతే విష్ణు క్రమాను యద్విష్ణు క్రమాన్ క్రమతే విష్ణు క్రమాన్ క్రమతే క్రమతే విష్ణు క్రమాను విష్ణు క్రమాన్ క్రమదేవు మమం క్రమదే విష్ణు క్రమాను విష్ణు క్రమాన్ క్రమదేవం విష్ణు క్రమానితి విష్ణు క్రమా క్రమదేవు మమం క్రమదే క్రమదేవు మే వై వాము క్రమదే క్రమదేవు మే వామువామువేవతైస్తైరే వామువేవతైస్తైరేవైవతైర్లోకం లోకం తైరేవైవతైర్లోకం తైర్లోకం లోకం తైస్తైర్లోకమభ్యభిలోకం తైస్తైర్లోకమభి లోకమభ్యభిలోకం లోకమభిజయతి జయత్యభిలోకం లోకమభిజయతి జయత్యభ్యభిజయతి పూర్వేద్యుః పూర్వేద్యజయత్యభ్యభిజయతి పూర్వేద్యుః పూర్వేద్యుర్జయతి జయతి పూర్వేద్యుః ప్రప్రభూర్వేద్యుర్జయతి జయతి పూర్వేద్యుః ప్రవేద్యుః ప్రప్రభూర్వేద్యుః పూర్వేద్యుః ప్రక్రామతి క్రామతి ప్రభూర్వేద్యుః పూర్వేద్యుః ప్రక్రామతి ప్రక్రామతి క్రామతి ప్రక్రామత్యుత్తరేద్యురుత్తరేద్యుః క్రామతి ప్రక్రామత్యుత్తరేద్యుః ఉత్తరేద్యురుత్తరేద్యుః క్రామతి క్రామత్యుత్తరేద్యురుభోభోత్తరేద్యుః క్రామతి క్రామత్యుత్తరేద్యురుభోభోత్తరేద్యురుభోభోత్తరేద్యురుత్తరేద్యురుపతిష్ఠతే తిష్ఠత ఉభోత్తరేద్యురుత్తరేద్యురుపతిష్ఠతే తిష్ఠతే తిష్ఠత ఉభోపతిష్ఠతే తస్మాత్ తిష్ఠత ఉభోపతిష్ఠతే తస్మాత్ యక్ష్మస్య యక్ష్మస్య హేదీత్యాహ యక్ష్మస్యేది వావవావేతి యక్ష్మస్యేది ప్రదాతారం ప్రదాతారం రాహ ప్రదాతారం ప్రదాతారం దారిశస్తారిష ప్రదాతారం ప్రదాతారం దారిష ఊర్జమూర్జం దారిష ప్రదాతారం ప్రదాతారం దారిష ఊర్జం దాతారమితి ప్రదాతారం దారిష ఊర్జమూర్జం దారిషస్తారిష ఊర్జం నోన ఊర్జం దారిషస్తారిష ఊర్జం నోన ఊర్జమూర్జం నో దేహి దేహి న ఊర్జమూర్జం నో దేహి నో దేహి దేహి నో నో దేహి ద్యుపదే ద్యుపదే దేహి నో నో దేహి ద్యుపదే ద్యుపదే ద్యుపదే దేహి దేహి ద్యుపదే చతుష్పదే చతుష్పదే ద్యుపదే దేహి దేహి ద్విపదే చతుష్పదే చతుష్పదే ద్విపదే ద్విపదే చతుష్పద ఇది చతుష్పదే ద్విపదే ద్విపదే చతుష్పద ఇది చతుష్పద ఇది చతుష్పదే చతుష్పద ఇత్యాహ హేది చతుష్పదే చతుష్పద ఇత్యాహ ఇది చతుపదే ఇత్యాహ హేది ఇత్యాహ శిషమా శిషమా హేది ఇత్యాహ శిషం ఆశిషమే వైవాశిషమాశిషమే వైతామేతామే వాశిషమాశిషమే వైత మేతామే వై వైతామైతామే వై వైతామాస్తే శాస్త ఆశాస్త ఉదుచ్చాస్త ఆశాస్త ఉదు విశ్వే త్వా విశ్వే దేవా దేవా విశ్వే త్వా త్వా విశ్వే దేవా దేవా విశ్వే విశ్వే దేవా ఇది దేవా విశ్వే విశ్వే దేవా ఇది దేవా ఇది దేవా దేవా ఇత్యాహ హేది దేవా దేవా ఇత్యాహ ఉద్యక్షతేన తేనైవైన మేనమేవ తేన తేనైవైనం మేనమే వై వై ఏన కోసకో సమేన మే నగో సమర్థయత్యర్థయతి సమేన మే నగో సమర్థయతి సమర్థయతి చతసృభిశ్చత సృభిరర్థయతి చత సృభిరా చత సృభిరర్థయత్యర్థయతి చత సృభిరా సాధయతి చత్వారి చత్వారి సాధయతి సాధయతి చత్వారి ఛందాగోది ఛందాగోది చత్వారి సాధయతి సాధయతి చత్వారి ఛందాగోసి ఛందాగోసి ఛందాగోసి చత్వారి చత్వారి ఛందాగోసి ఛందాభి ఛందాగోసి ఛందాగోసి ఛందాభిరేవ ఛందాభిరేవాది ఛందసాది ఛందసైవై ఛందసోత్తమయాది ఛందసోత్తమయా వర్ష్మోత్తమయాది ఛందసాది ఛందసోత్తమయా వర్ష్మ ఛందసేత్యతి వర్ష్మ వర్ష్మోత్తమయోత్తమయా వర్ష్మ వై వై వర్ష్మోత్తమయోత్తమయా వర్ష్మ వై వర్ష్మ వై వై వర్ష్మ వర్ష్మ వా ఏషైషా వై వర్ష్మ వర్ష్మ వా ఏషా ఏషైషా వై వా ఏషా ఛందసా ఛందసా ఏషా వై వా ఏషా ఛందసా ఏషా ఛందసా ఛందసా ఛందసా ఛందాయందాయందాయందాయందా వర్ష్మ వర్ష్మాది ఛందాయందా వర్ష్మ ఛందావర్ష్మైవైవర్ష్మాదిఛందాదిఛందావర్ష్మైవైవర్ష్మవర్ష్మైవైనమేనమేవర్ష్మవర్ష్మైవైనం సమానానాగో సమానానామేనమేవైవైనగో సమానానాగో సమానానామేనమేనగో సమానానాంకరోతి కరోతి సమానానామేనమేనగో సమానానాంకరోతి సమానానా అంకరోతి కరోతి సమానానాగో సమానానాంకరోతి సద్వతి సద్వతి కరోతి సమానానాగో సమానానాంకరోతి సద్వతి సద్వతి సద్వతి కరోతి కరోతి సద్వతి భవతి భవతి సద్వతి కరోతి కరోతి సద్వతి భవతి సద్వతి భవతి భవతి సద్వతి సద్వతి భవతి సత్వగో సత్వం భవతి సద్వతి సద్వతి భవతి సత్వం భవతి సత్వగో సత్వం భవతి భవతి సత్వమేవైవ సత్వం భవతి భవతి సత్వమేవ సత్వగో సత్వమేవైన గమయతి గమయత్యేన మేనం గమయతి ప్రగమయత్యేన మేనం గమయతి ప్రగమయతి గమయతి ప్రేది ప్రగమయతి గమయతి ప్రేది ప్రేదగ్నే అగ్న ఇత్ర ప్రేదగ్నే అగ్నే అగ్న ఇదిగ్నే జ్యోతిష్మాన్ జ్యోతిష్మాన్ అగ్న ఇదిగ్నే జ్యోతిష్మాన్ జ్యోతిష్మాన్ జ్యోతిష్మాన్ అగ్నే అగ్నే జ్యోతిష్మాను యాహి యాహి జ్యోతిష్మాన్ అగ్నే అగ్నే జ్యోతిష్మాను యాహి జ్యోతిష్మాన్ యాహి యాహి జ్యోతిష్మాన్ జ్యోతిష్మాన్ యాహి దీది యాహి జ్యోతిష్మాన్ జ్యోతిష్మాన్ యాహి దీ యాహి దీది యాహి యాహి ఇత్యాహేది యాహి యాహి ఇత్యాహేదిత్యాహ జ్యోతి జ్యోతిరాహేది ఇత్యాహ జ్యోతి ఆహ జ్యోతిర్జ్యోతిరాహ జ్యోతిరేవ ఏష హి నస్తి హినస్తి ఏష వై వా ఏష హి నస్తి హినస్తి హినస్తి హినస్తి ఏష హి నస్తి యంగో హినస్తి హినస్తి యగో హినస్తి హినస్తి యగో హినస్తి హినస్తి యగో హినస్తి హినస్తి హినస్తి హినస్తి మామా హినస్తి మామా హినస్తి హినస్తి మాహి గుంసి తనువా తనువా తనువా ప్రజా ప్రజా తనువాహిగుంజేస్తనువా ప్రజా ప్రజా ప్రజాస్తనువా తనువా ప్రజా ఇది ప్రజాస్తనువా తనువా ప్రజా ఇది ప్రజా ఇది ప్రజా ప్రజా ఇత్యాహేది ప్రజా ప్రజా ఇత్యాహ ప్రజా ఇది ప్రాచాహేదిత్యాహ ప్రజాభ్య ప్రజాభ్య ఆహేదిత్యాహ ప్రజాభ్య ప్రజాభ్య ప్రజాభ్య ఆహ ప్రజాభ్య ఏవైవ ప్రజాభ్య ఆహ ప్రజాభ్య ఏవ ప్రజాభ్య ఏవైవ ప్రజాభ్య ప్రజాభ్య ఏవైనమేనమేవ ప్రజాభ్య ప్రజాభ్య ఏవైనం ప్రజాభ్యైనమేనమేవైనగో శమయతి శమయత్యేనమేవైనగో శమయతి శమయతి రక్షాగుంసి రక్షాగుంసి శమయతి శమయతి రక్షాగుంసి వై వై రక్షాగుంసి శమయతి శమయతి రక్షాగుంసి వై రక్షాగుంసి వై వై రక్షాగుంసి రక్షాగుంసి వా ఏతదేతద్వై రక్షాగుంసి రక్షాగుంసి వా ఏతత్ వా ఏతదేతద్వై వా ఏతద్యజ్ఞం యజ్ఞమేతద్వై వా ఏతద్యజ్ఞం ఏతద్యజ్ఞం యజ్ఞమేతదేతద్యజ్ఞకోసచందే సచందే యజ్ఞమేతదేతద్యజ్ఞకోసచందే యజ్ఞకోసచందే సచందే యజ్ఞం యజ్ఞకోసచందే యద్యత్ సచందే యజ్ఞం యజ్ఞకోసచందే యత్ సచందే సచందే యదనో నో యత్ సచందే సచందే యదనః ఉత్సర్జత్ ఉత్సర్జత్ నో యద్యదన ఉత్సర్జతి ఉత్సర్జత్యక్రందదక్రందదుత్సర్జత్యక్రందదిరీత్యక్రందదుత్సర్జత్యక్రందదిరీత్యక్రందదుత్సర్జత్యక్రందదిరీత్యక్రందదక్రందదిత్యన్వన్విత్యక్రందదక్రందదిత్యను ఏవమేవం యో భవతి భవదీయ ఏవమేవం యో యో ఏవం వేద వేదైవం యో యో ఏవం వేద ఏవం వేద వేదైవం యో యో ఏవం వేద సమిధా సమిధా వేద వేద సమిధాగ్నిమగ్నిగో సమిధా వేద వేద సమిధాగ్నిమగ్నిగో సమిధా సమిధాగ్నిం దువస్యతే దువస్తాగ్నిగో సమిధా సమిధాగ్నిం దువస్యతే సమిధేతి సమ్ ప్రతిశ్రుభేతి ప్రతిశ్రుభేతి ప్రవేశయతి ప్రతిశ్రుభేతి ప్రవేశయతి

నగో సగో సమే నమే నగో సమింధ ఇంధే సమే నమే నగో సమింధే బోధ బోధే ఎంధ ఇంధే బోధాస సబోధే ఎంధ ఇంధే బోధాస బోధాస బోధ బోధ సబోధి బోధి సబోధ బోధ సబోధి బోధి బోధి సబోధి బోధి బోధి బోధి బోధి ఉపతిష్టతే తిష్టత ఉపేదీత్యుపతిష్టతే ఉపోపతిష్టతే బోధయతి బోధయతి తిష్టతే బోధయతి బోధయత్యేవైవ బోధయతి తిష్టతే తిష్టతే బోధయత్యేవ బోధయత్యేవైవ బోధయతి బోధయత్యేవైనమేనమేవ బోధయతి బోధయత్యేవైనం ప్రజా ప్రజా ప్రబుధ్యందే బుధ్యందే ప్రజా ప్రజా ప్రబుధ్యందే ప్రబుధ్యందే బుధ్యందే ప్రబుధ్యందే యథాస్థానం యథాస్థానం బుధ్యందే ప్రబుధ్యందే యథాస్థానం యథాస్థానముపోప యథాస్థానం యథాస్థానముపతిష్టతే తిష్టత ఉప యథాస్థానం యథాస్థానముపతిష్టతే ఉపతిష్టతే తిష్టత ఉపోపతిష్టతే తస్మాత్ తస్మాత్ తిష్టత ఉపోపతిష్టతే తస్మాత్ తిష్టతే తిష్టతే తస్మాత్ యథాస్థానం యథాస్థానం తస్మాత్ తిష్టతే తిష్టతే తస్మాద్యథాస్థానం తస్మాద్యథాస్థానం యథాస్థానం తస్మాత్ తస్మాద్యథాస్థానం పశవః పశవో యథాస్థానం తస్మాత్ తస్మాద్యథాస్థానం పశవః స్థానం పశవః పశవో యథాస్థానం యథాస్థానం పశవః పునః పునః పశవో యథాస్థానం యథాస్థానం పశవః పునః యథాస్థానమితి యథాస్థానం పశవః పునః పునః పశవః పశవః పునరేత్యేత్య పునః పశవః పశవః పునరేత్యా పునరేత్యేత్య పునః పునరేత్యోపోపేత్య పునః పునరేత్యోపేత్యోపోపేత్యేత్యోపతిష్ఠంతే తిష్ఠంత ఉపేత్యేత్యోపతిష్ఠంతేష్ఠంతే తిష్ఠంత ఉపోపతిష్ఠంతే తిష్ఠంతే తిష్ఠంతే వై పృథివీ పృథివీ వైయావతి వై పృథివీ వై పృథివీ పృథివీ వై వై పృథివీ తస్యై పృథివీ వై వై పృథివీ తస్యై పృథివీ యమోయమస్తస్యై తస్యై యమ ఆధిపత్యమాధిపత్యం యమస్తస్యై తస్యై యమ ఆధిపత్యం యమ ఆధిపత్యమాధిపత్యం యమో యమ ఆధిపత్యం పరిపర్యాధిపత్యం యమో యమ ఆధిపత్యం పరి ఆధిపత్యం పరిపర్యాధిపత్యమాధిపత్యం పరి యాయ పర్యాధిపత్యమాధిపత్యం పరి యాధిపత్యమిత్యాధిపత్యం పరియాయేయాయ పరిపరియాయోయయాయ పరిపరియాయయోయయాయో వై వై యో యో వై యమం యమం వై యో యో వై యమం యమందే వైజనందే వైజనం యమం యమందే వైజనమస్యాస్యాదే వైజనం యమం యమందే వైజనమస్యాస్యాదే వైజనం వైదనమస్యా అనిర్యాచ్యానిర్యాచ్యాస్యాదే వైదనందే వైదనమస్యానిర్యాచ్యానిర్యాచ్యాస్యాదే వైదనమిదిదేవాయజనమిదిదేవాయజనమిదిదేవాయజనమిదిదేవాయజనమిదిదేవాయజనమిదిదేవాయజనమిదిదేవాయజనమిదిదేవాయజనమిదిదేవాయజనమిదిదేవాయజనమిదిదేవాయజనమిదిదేవాయజనమిదిదేవాయజనమిదిదేవాయజనమిదిదేవాయజనమిదిదేవాయజనమిదిదేవాయజనమిదిదేవాయజనమిదిదేవాయజనమిదిదేవాయజనమిదిదేవాయజనమిదిదేవాయజనమిదిదేవాయజనమిదిదేవాయజనమిదిదేవాయజనమిదిదేవాయజనమిదిదేవాయజనమిదిదేవాయజనమిదిదేవాయజనమిదిదేవాయజనమిదిదేవాయజనమిదిదేవాయజనమిదిదేవాయజనమిదిదేవాయజనమిదిదే యమాయ యమాయ చునుతే అగ్నిమగ్నిం చునుతే యమాయ యమాయ యమాయ చునుతే యమాయ నమే యమాయ చునుతే చునుతే యమాయ నమే యమాయ నమే యమాయ యమాయ నగోస యమాయ నగోస నమే నగోస చునుతే చునుతే సే నమే నగోస చునుతే చునుతే చునుతే సచ చునుతే పాప చునుతే సచ చునుతే పాప చునుతే చునుతే పేతే తాప చునుతే చునుతే పేత అపేతే తాప పేతే దీతి తాప పేతే అనామృతమస్యా వైవా అస్యా అనామృతమస్యా అనామృతమిచ్ఛంద వృందే వృంధ ఊషాన్ని నిపపతి ఊషా ఊషాస్తే దధా దధాత్త ఊషా ఊషా ఊషా అభవన్న భవన్నూషా ఊషా అభవను యద్యత భవన్నూషా ఊషా అభవను యత్ ప్రియం ప్రియమేతేన ప్రియం ధామ ధామ ప్రియం ప్రియం ధామ వా వరుంధే వరుంధే వధామ ధామ వరుంధే ఛందోభిరుందే ఛందోభిరుందే రుంధే ఛందోభిర్వై వై ఛందోభిరుందే రుంధే ఛందోభిర్వై ఛందోభిర్వై వై ఛందోభిశ్చందోభిర్వై దేవా దేవా వై ఛందోభిశ్చందోభిర్వై దేవా ఛందోభిరిది ఛందః దేవా దేవా వై వై దేవాస్సు వర్గకోసు వర్గం దేవా వై వై దేవాస్సు వర్గం దేవాస్సు వర్గకోసు వర్గం దేవా దేవాస్సు వర్గం లోకం లోకకోసు వర్గం దేవా దేవాస్సు వర్గం లోకం వర్గం లోకం లోకకోసు వర్గకోసు వర్గం లోకమాయన్నాయన్ లోకకోసు వర్గకోసు వర్గం లోకమాయన్ సువర్గమిది సువర్గం లోకమాయన్నాయన్ లోకం లోకమాయన్ చతస్రశ్చతస్ర ఆయన్ లోకం లోకమాయన్ చతస్ర ఆయన్ చతస్రశ్చతస్ర ఆయన్నాయన్ చతస్ర ప్రాచీ ప్రాచీశ్చతస్ర ఆయన్నాయన్ చతస్ర ప్రాచీ ప్రాచీర్పోప ప్రాచీ ప్రాచీరుప దాతి దాత్యుప ప్రాచీ ప్రాచీరుప దాతి చత్వారి చత్వారి చత్వారి దాతి దాతి చత్వారి ఛందాగుంసి ఛందాగుంసి చత్వారి దాతి చత్వారి ఛందాగుంసి ఛందాగుంసి ఛందాగుంసి ఛందాగుంసి ఛందోభిరేవై ఛందోభిశ్చందాగుంసి ఛందాగుంసి ఛందోభిరేవా ఛందోభిరిది ఛందః యజమానో యజమానస్తత్పద్యజమానస్సు వర్గకోసు వర్గం యజమానస్తత్పద్యజమానస్సు వర్గం యజమానస్సు వర్గకోసు వర్గం యజమానో యజమానస్సు వర్గం లోకం లోకకోసు వర్గం యజమానో యజమానస్సు వర్గం లోకం స్వర్గం లోకం లోకకోసు వర్గకోసు వర్గం లోకమేత్యేతి లోకకోసు వర్గకోసు వర్గం లోకమేది లోకమేత్యేతి లోకం లోకమేది దేశాం దేశమేతి లోకం లోకమేది దేశాం దేశాగుంసు వర్గకోసు వర్గం దేశాం దేశాగుంసు వర్గం లోకం లోకగుంసు వర్గం దేశాం దేశాగుంసు వర్గం లోకం వర్గం లోకం లోకగుంసు వర్గకోసు వర్గం లోకం యతాన్యతాన్ లోకగుంసు వర్గకోసు వర్గం లోకం యత స్వర్గమితి సువాహగం యతాన్యతాన్ లోకం లోకం యతాన్ దిశో దిశో యతాన్ లోకం లోకం యతాన్ దిశ యతాన్ దిశో దిశో యతాన్ యతాన్ దిశస్సగుం సందిశో యతాన్ యతాన్ దిశస్సం దిశో దృగుంహన్ దృగుంహన్ దిశస్తే దిశో దృగుంహన్ దిశో దృగుంహన్ ద్రుగుహన్న ద్రుగుహన్ దిశో దిశో ద్రుగుహన యద్యత ద్రుగుహన్ దిశో దిశో ద్రుగుహన యత్ గాయత్రీ సువర్గం లోకం లోకగోసువర్గం లోకమంజసాంగ సుమంజసా లోకగో సువర్గగో సువర్గం లోకమంజసాంజసా లోకం లోకమంజసా వేద వేదాంజసా లోకం లోకమంజసా వేదాంజసా వేద సువర్గస్ సువర్గస్ వేద వేద సువర్గస్ లోకస్ లోకస్ సువర్గస్ వేద వేద సువర్గస్ లోకస్ పంచచిదీకం వేద వేద పంచచిదీకం జన్వేద జన్వేద పంచచిదీకం ఏకం వేద వేద పంచజతి గంజన్ వేద జన్వేద పంచజలేకం పంచజతి గంజన్ వేద ప్రథమం ప్రథమం జన్వేద పంచజలేకం పంచజతి గంజన్ వేద ప్రథమం పంచజతి కమితి పంచజతికం జన్వేద ప్రథమం ప్రథమం జన్వేద జన్వేద ప్రథమం జన్ బాణశ్చన్ బాణ ప్రథమం జన్వేద జన్వేద ప్రథమం జన్ బాణ జన్ బాణశ్చన్ బాణ ప్రథమం ప్రథమం జన్ బాణ పాంత పాంతశ్చన్ బాణ ప్రథమం ప్రథమం జన్ బాణ పాంత జన్ బాణ పాంత పాంతశ్చన్ బాణశ్చన్ బాణ పాంతో యజ్ఞో యజ్ఞ పాంతశ్చన్ బాణశ్చన్ బాణ పాంతో యజ్ఞ పాంతో యజ్ఞో యజ్ఞ పాంత పాంతో యజ్ఞ పాంత పాంత యజ్ఞ పాంత పాంత యజ్ఞ యజ్ఞ పాంత పశవ పశవ పాంత యజ్ఞ యజ్ఞ పాంత పశవ పశవ పశవ పాంత పాంత పశవ యజ్ఞం యజ్ఞం పశవ పాంత పాంత పశవ యజ్ఞం పశవ యజ్ఞం యజ్ఞం పశవ పశవ యజ్ఞమేవ యజ్ఞం పశవ పశవ యజ్ఞమేవ యజ్ఞం యజ్ఞమే పశూన్ పశూనేవ యజ్ఞమేవ పశూన్ పశూనేవ పశూన్ భావ పశూనేవ పశూనవాప పశూన్ పశూనవరుంధేరుంధే పశూన్ పశూనవరుంధే అవరుంధే రుంధే వావరుంధే త్రిచిదీకం త్రిచిదీకగోరుంధే వావరుంధే త్రిచిదీకం త్రిచిదీకం త్రిచిదీకగోరుంధేరుంధే త్రిచిదీకం జన్వీత జన్వీత త్రిచిదీకగోరుంధేరుంధే త్రిచిదీకం జన్వీత త్రిచిదీకం జన్వీత జన్వేద త్రిచిదేకం త్రిచిదేకం జన్వేద ద్వితీయం ద్వితీయం జన్వేద త్రిచిదేకం త్రిచిదేకం జన్వేద ద్వితీయం త్రిచిదేకమిది త్రిచిదేకం జన్వేద ద్వితీయం ద్వితీయం జన్వేద జన్వేద ద్వితీయం జన్ బాణశ్చన్ బాణో ద్వితీయం జన్వేద జన్వేద ద్వితీయం జన్ బాణ ద్వితీయం జన్ బాణశ్చన్ బాణో ద్వితీయం ద్వితీయం జన్ బాణస్త్రయస్త్రయశ్చన్ బాణో ద్వితీయం ద్వితీయం జన్ బాణస్త్రయ జన్ బాణస్త్రయస్త్రయశ్చన్ బాణశ్చన్ బాణస్త్రయ ఇమ ఇమే త్రయశ్చన్ బాణశ్చన్ బాణస్త్రయ ఇమే ఇమ ఇమే త్రయస్త్రయ ఇమే లోకా లోకా ఇమే త్రయస్త్రయ ఇమే లోకా ఇమే లోకా లోకా ఇమ ఇమే లోకా ఏషేషు లోకా ఇమ ఇమే లోకా ఏషు లోకా ఏషేషు లోకా లోకా ఏష్వే వై వైషు లోకా లోకా ఏష్వేవేష్వే వై వైష్వే ఏష్వేవ లోకేషు లోకేష్వే వైష్వే ఏష్వేవ లోకేషు లోకేషు లోకేష్వే వైవ లోకేషు ప్రతి ప్రతి లోకేష్వే వైవ లోకేషు ప్రతి లోకేషు ప్రతి ప్రతి లోకేషు లోకేషు ప్రతిష్టతి తిష్టతి ప్రతి లోకేషు లోకేషు ప్రతిష్టతి తిష్టతి తిష్టతి ప్రతి ప్రతిష్టత్యేకచిదీకమేకచిదీకం తిష్టతి ప్రతి ప్రతిష్టత్యేకచిదీకం తిష్టత్యేకచిదీకమేకచిదీకం తిష్టతి తిష్టత్యేకచిదీకం జిన్వీత జిన్వీతైకచిదీకం తిష్టతి తిష్టత్యేకచిదీకం జిన్వీతీకం జిన్వీత జిన్వీతైకచిదీకమేకచిదీకం జిన్వీత తృతీయం తృతీయం జిన్వీతైకచిదీకమేకచిదీకం జిన్వీత తృతీయం ఏకచిదీకమిత్యేకచిదీకం జిన్వీత తృతీయం తృతీయం జిన్వీత జిన్వీత తృతీయం జిన్వానశ్చన్ బాణస్ తృతీయం జిన్వీత జిన్వీత తృతీయం జిన్వాన తృతీయం జిన్వానశ్చన్ బాణస్ తృతీయం తృతీయం జిన్వాన ఏకథైకథా జిన్వానస్ తృతీయం తృతీయం జిన్వాన ఏకథా బాణ ఏకథైకథా జిన్వానశ్చన్ బాణ ఏకథా వైవా ఏకథా జిన్వానశ్చన్ బాణ ఏకథా వై ఏకథా వైవా ఏకథైకథా వై సువర్గ సువర్గో వా ఏకథైకథా వై సువర్గ వై సువర్గ సువర్గో వై వై సువర్గో లోకో లోక సువర్గో వై వై సువర్గో లోక సువర్గ సువర్గో లోక ఏకవృతైకవృత లోక సువర్గ సువర్గో లోక ఏకవృత సువర్గ ఇది సువహ ఏకవృతైకవృత లోకో లోక ఏకవృతై వై వై కవృత లోకో లోక ఏకవృతైవ ఏకవృతై వై వై కవృతై కవృతై వసువర్గో సువర్గమే వై కవృతై కవృతై వసువర్గం ఏకవృతేత్యేకవృత వసువర్గో సువర్గమే వై వసువర్గం లోకం లోకగో సువర్గమే వై వసువర్గం లోకం సువర్గం లోకం లోకగో సువర్గో సువర్గం లోకమేత్యేతి లోకగో సువర్గో సువర్గం లోకమేతి సువర్గమేతి సువాహగం లోకమేత్యేతి లోకం లోకమేతి పురీషేణ పురీషేణ ఇది లోకం లోకమేతి పురీషేణ ఏది పురీషేణ పురీషేణ ఇత్యేది పురీషేణాభ్యపి పురీషేణ ఇత్యేది పురీషేణాభీషేణాభ్యపి పురీషేణ పురీషేణాభ్యోహత్యోహత్యపి పురీషేణ పురీషేణాభ్యోహతి అభ్యోహత్యోహత్యభ్యా అభ్యోహతి తస్మాత్ తస్మాదోహత్యభ్యా అభ్యోహతి తస్మాత్ తస్మాత్ తస్మాదోహత్యోహతి తస్మాన్ మాగుంసేన మాగుంసేన తస్మాదోహత్యోహతి తస్మాన్ మాగుంసేన మాగుంసేన తస్మాత్ తస్మాన్ మాగుంసేన తస్మాత్ తస్మాన్ మాగుంసేన ఛన్నమస్తి అస్తి ఛన్నన్న ఛన్నన్న ఛన్నన్ ఛన్నన్న దుశ్చర్మ దుశ్చర్మాన ఛన్నన్ ఛన్నన్న దుశ్చర్మ దుశ్చర్మ దుశ్చర్మాన దుశ్చర్మ భవతి భవతి దుశ్చర్మాన దుశ్చర్మ భవతి దుశ్చర్మ భవతి భవతి దుశ్చర్మ దుశ్చర్మ భవతి యోయో భవతి దుశ్చర్మ దుశ్చర్మ భవతి యః దుశ్చర్మేతి దుశ్చర్మ యోయో భవతి భవతి య ఏవమేవం యో భవతి భవతి య ఏవం య ఏవమేవం యో య ఏవం వేద వేదైవం యో య ఏవం వేద ఏవం వేద వేదైవమేవం వేద పంచ పంచ వేదైవమేవం వేద పంచ వేద పంచ పంచ వేద వేద పంచ చితయశ్చితయ పంచ వేద వేద పంచ చితయ చితయశ్చితయ పంచ పంచ చితయో భవంతి భవంతి చితయ పంచ పంచ చితయో భవంతి చితయో భవంతి భవంతి చితయశ్చితయో భవంతి పంచభిః పంచభిర్భవంతి చితయశ్చితయో భవంతి పంచభిః పంచభిః పంచభిర్భవంతి భవంతి పంచభిః పురీషైః పురీషైః పంచభిర్భవంతి భవంతి పంచభిః పురీషైః పంచభిః పంచభిః పురీషైరభ్యభి పురీషైః పంచభిః పంచభిః పురీషైరభి పంచభిరితి పంచభిః పురీషైరభ్యభి పురీషైః పురీషైరభ్యోహత్యోహత్యభి పురీషైః పురీషైరభ్యోహతి అభ్యోహత్యోహత్యభ్యా దశ దశోహత్యోహతి దశ సగం సందశోహత్యోహతి దశ సగం సందశ దశ సంపద్యంతే పద్యంతే సందశ దశ సంపద్యంతే సంపద్యంతే పద్యంతే సగం సంపద్యంతే దశాక్షరాక్షరాపద్యంతే సగం సంపద్యంతే దశాక్షరాక్షరాదశ అక్షరాపద్యంతే పద్యంతే దశాక్షరా విరాట్ విరాట్ దశ అక్షరాపద్యంతే పద్యంతే దశాక్షరా విరాట్ విరాట్ దశాక్షరాదశ అక్షరా విరాడన్నమన్నం విరాట్ దశ అక్షరాదశ అక్షరా విరాడన్నం అక్షరేతి దశ అక్షరా విరాడన్నమన్నం విరాట్ విరాడన్నం విరాట్ విరాడన్నం విరాట్ విరాడన్నం విరాట్ అన్నం విరాట్ విరాడన్నమన్నం విరాట్ విరాజి విరాజి విరాడన్నమన్నం విరాట్ విరాజి విరాట్ విరాజి విరాజి విరాట్ విరాట్ విరాజ్యేవైవ విరాజి విరాట్ విరాట్ విరాజ్యేవ విరాడితి విరాడ్ ఏవైవ విరాజి విరాజ్యేవాన్నాద్యేన్నాద్య ఏవ విరాజి విరాజ్యేవాన్నాద్యే విరాజీతి విరాజీ ఏవాన్నాద్యేన్నాద్య ఏవైవాన్నాద్యే ప్రతి ప్రత్యన్నాద్య ఏవైవాన్నాద్యే ప్రతి అన్నాద్యే ప్రతి ప్రత్యన్నాద్యేన్నాద్యే ప్రతిష్టది తిష్టది ప్రత్యన్నాద్యేన్నాద్యే ప్రతిష్టది నాద్య ఇత్యన్నా అద్యే ప్రతిష్టది తిష్టది ప్రతి ప్రతిష్టది తిష్టది వై వై వివా ఏతావేతౌ వై వివా ఏతౌ ఏతావేతౌ వై వా ఏతౌ ద్విషాదే ద్విషాదే ఏతౌ వై వా ఏతౌ ద్విషాదే ఏతౌ ద్విషాదే ద్విషాదే ఏతావేతౌ ద్విషాదే యో యో ద్విషాదే ఏతావేతౌ ద్విషాదే యః ముఖాయ అంచోఖాయ పుంసం ఖాయా పుంసం విముచ్య మాతా నిరవదయతే నిరవదయత ఇమా నిరవధిగత ఇమామిమాన్ నిరవధిగతే నిరవధిగత ఇమాన్ దిశం దిశమిమాన్ నిరవధిగతే నిరవధిగత ఇమాన్ దిశం ఇమాన్ దిశం దిశమిమామిమాన్ దిశయంతి యంతి దిశమిమామిమాన్ దిశయంతి శైషాయంతి యంత్యేషా వై వా ఏషాయంతి యంత్యేషా వై వై నిరుడత్యై నిరుడత్యై వై వై నిరుడత్యై దిగ్ధిం నిరుడత్యై వై వై నిరుడత్యై దిగ్ స్వాయామేవ దిశి దిశ్యేవ స్వాయామేవ దిశి దిశి నిరుతిం నిరుతిం దిశి దిశి నిరుతిం నిరవధయతే నిరవధయతే నిరుతిం దిశి దిశి నిరుతిం నిరవధయతే నిరవదయత ఇతి నిహి అవదయతే ఇరిణ ఇరిణే స్వకృతే స్వకృత ఇరిణ ఉపోపేరిణే స్వకృతే స్వకృత ఇరిణ ఉపా స్వకృత ఇతి స్వకృతే ఉపోపేరిణ ఇరిణ ఉపదధాతి దధాత్యుపేరిణ ఇరిణ ఉపదధాతి దధాతి దధాత్యు గోపదధాతి ప్రదరే ప్రదరే దధాత్యు గోపదధాతి ప్రదరే ప్రదరే ప్రదరే దధాతి దధాతి ప్రదరే వా ప్రదరే దధాతి దధాతి ప్రదరే వాదరే వా ప్రదరే ప్రదరే వైదే దద్వా ప్రదరే ప్రదరే వైదే ఇతి ప్రదరే వైదే దద్వా వైతద్వై వా ఏతద్వా వైతద్వై వా ఏతదేతద్వై నిరుత్యా నిరుత్యా వా ఏతదేతద్వై నిరుత్యా వై నిరుత్యా నిరుత్యా వై వై నిరుత్యా ఆయతనమాయతనం నిరుత్యా వై వై నిరుత్యా ఆయతనం నిరుత్యా ఆయతనమాయతనం నిరుత్యా నిరుత్యా ఆయతనగ్రస్వే స్వ ఆయతనం నిరుత్యా నిరుత్యా ఆయతనగ్రస్వే నిరుత్యా ఆయతనగ్రస్వే స్వ ఆయతనమాయతనగ్రస్వ ఏవైవ స్వ ఆయతనమాయతనగ్రస్వ ఏవ ఆయతన విద్యాయతన యతన ఆయతన ఏవైవాయతనే నిరుతిం నిరుతిమాయతన ఏవైవాయతనే నిరుతిమాయతన ఆయతనే నిరుతిం నిరవదయతే నిరవదయతే శిక్యకో శిక్యం నిరవదయతే శిక్యం నిరవదయతే శిక్యకో శిక్యం నిరవదయతే నిరవదయతే శిక్యమభ్యభిషిక్యం నిరవదయతే నిరవదయతే శిక్యమభ్యుపోపాభ్యభ్యుపదధాది దధాత్యుపాభ్యభ్యుపదధాది సాక్షాత్ భాష సాక్షాదేవైవ సాక్షాత్ భాష సాక్షాదేవ సాక్షాదేవైవ సాక్షాత్ సాక్షాదేవైనమేనమేవ సాక్షాత్ సాక్షాదేవైనమేనమేవైవైనం నిరుతి భాషా నిరుతి భాషాదేనమేవైవైనం నిరుతి భాషాన్ ముంచతి ముంచతి నిరుతి భాషాదేనమేనం నిరుతి భాషాన్ ముంచతి ముంచతి నిరుతి భాషాదేనమేనం నిరుతి భాషాన్ ముంచ ముంచతి పాశాన్ ముంచతి ముంచతి నిరృతి పాశాన్ నిరృతి పాశాన్ ముంచతి తిస్రస్తిస్రో ముంచతి నిరృతి పాశాన్ నిరృతి పాశాన్ ముంచతి తిస్రః నిరృతి పాశాది నిరృతి పాశాద్ తిస్రస్తిస్రో ముంచతి ముంచతి తిస్ర ఉపోపతిస్రో ముంచతి ముంచతి తిస్ర ఉపతిస్ర ఉపోపతిస్రస్తిస్ర ఉపదధాతి దధాత్యుపతిస్రస్తిస్ర ఉపదధాతి ేధావీతో వై వైత్రేధావీతో దధాత్రేధావీతో వై వైత్రేధావీతస్త్రేధావీతో వై పురుష పురుషో వై త్రేధావీతస్త్రేధావీతో వై పురుష పురుషో యావాన్ యావాన్ పురుష పురుషో యావానేవైవ యావాన్ పురుష పురుషో యావానేవ యావానేవ పురుష పురుష ఏవ యావాన్ పురుష పురుషస్తస్మాత్ పురుష ఏవైవ పురుషస్తస్మాత్ నిరుతిస్మాత్స్మాన్ నిరుతిమవావ నిరుతిస్మాత్స్మాన్ నిరుతిమవాజతే పరాచీ పరాచీర్యజతే పరాచీరుపోప పరాచీర్యజతే పరాచీరుపదధాతి పరాచీం పరాచీం దధాత్యుపదధాతి పరాచీమేవైవ పరాచీం పరాచీమేవాస్మాదస్మాదేవ పరాచీం పరాచీమేవాస్మాదేవాస్మాదస్మాదేవైవాస్మాన్ నిరృతిం నిరృతిమస్మాదస్మాన్ నిరృతిం ప్రప్రణిరృతిమస్మాదస్మాన్ నిరృతిం మేధ్యత్వాయ గార్హవత్యముపగార్హవత్యం మే ధ్యత్వాయ గార్హవత్యముపా ధ్యత్వాయ జయతి మేధ్యా ధ్వజా గార్హవత్యముపగార్హవత్యం గార్హవత్యముపతిష్టం దేదిష్టం ధ ఉపోపతిష్టం దే నిరృతి లోకే నిరృతి నిర్వృతి లోకే తిష్టంత ఉపోపతిష్టంతే నిర్వృతి లోకే నిర్వృతి లోకే నిర్వృతి లోకే నిర్వృతి లోక ఏవ చరిత్వా చరిత్వైవ నిర్వృతి లోకే నిర్వృతి లోక ఏవ చరిత్వా చరిత్వా చరిత్వైవ చరిత్వా భూతా భూతాశ్చరిత్వైవ చరిత్వా భూతా భూతాశ్చరిత్రా భూతా దేవలోకం దేవలోకం భూతాశ్చరిత్రా భూతా దేవలోకం ఉపావర్తంత ఉపావర్తందే దేవలోకం భూతా భూతా దేవలోకం ఉపావర్తందే దేవలోకముపావర్తంత ఉపావర్తందే దేవలోకం దేవలోకముపావర్తంత ఏకైకయోపావర్తందే దేవలోకం దేవలోకముపావర్తంత ఏకయోకమితి దేవాలోకం ఉపావర్తంత ఏకైకయోపావర్తంత ఉపావర్తంత ఏకయోకోపైకయోపావర్తంత ఉపావర్తంత ఏకయోపావర్తంత ఇత్యుపావర్తందే ఏకయోపోపైకైకయోపతిష్టంతే తిష్టంత ఉపైకైకయోపతిష్టంతే ఉపతిష్టందే తిష్టంత ఉపోపతిష్టంత ఏకథైకథా తిష్టంత ఉపోపతిష్టంత ఏకథైకథా తిష్టంతే తిష్టంత ఏకథైవైకథా తిష్టంతే తిష్టంత ఏకథైవ ఏకథైవైకథైకథై వేజమానే యజమాన ఏవైకథైకథై వేజమానే ఏవైజమానే యజమాన ఏవైవేజమానే వీర్యం వీర్యం యజమాన ఏవైవేజమానే వీర్యం వీర్యం దధతి దధతి వీర్యం వీర్యం దధతి నివేశనో నివేశనో దధతి వీర్యం వీర్యం దధతి నివేశనా నివేశనో నివేశనో దధతి దధతి నివేశన సంగమనో నివేశనో దధతి దధతి నివేశన సంగమనో నివేశన సంగమన సంగమనో నివేశనో నివేశన సంగమనో వసూనా వసూనా సంగమనో నివేశనో పురుషా యజ్ఞ పురుషైవైనమేనమేవ యజ్ఞ పురుషా యజ్ఞ పురుషైవైనం యజ్ఞ పరుషేతి యజ్ఞ పరుషా ఏవైనమేనమేవైనం వివ్యేనమేవైనం వివ్యేనమేనం వివ్యేనమేనం విమిమీతే మిమీతే యావాన్ యావాన్ మిమీతే మిమీతే యావాన్ పురుష పురుషో యావాన్ మిమీతే మిమీతే యావాన్ పురుష యావాన్ పురుష పురుషో యావాన్ యావాన్ పురుష ఊర్ధ్వబాహు పురుషో యావాన్ యావాన్ పురుష ఊర్ధ్వబాహు పురుష ఊర్ధ్వబాహు ఊర్ధ్వబాహు పురుష పురుష ఊర్ధ్వబాహు స్థావాన్ తావాన్ ఊర్ధ్వబాహు పురుష పురుష ఊర్ధ్వబాహు స్థావాన్ ఊర్ధ్వబాహు స్థావాన్ తావాన్ ఊర్ధ్వబాహు ఊర్ధ్వబాహు స్థావాన్ భవతి భవతి తావాన్ ఊర్ధ్వబాహు ఊర్ధ్వబాహు స్థావాన్ భవతి ఊర్ధ్వబాహురిత్యోర్ధ్వా బాహు తావాన్ భవతి భవతి తావాన్ తావాన్ భవత్యేతావదేతావత్ భవతి తావాన్ తావాన్ భవత్యేతావత్ భవత్యేతావదేతావద్భవతి భవత్యేతావద్వైవా ఏతావద్భవతి భవత్యేతావద్వై ఏతావద్వైవా ఏతావదేతావద్వై పురుషే పురుషే వా ఏతావదేతావద్వై పురుషే వై పురుషే పురుషే వై వై పురుషే వీర్యం వీర్యం పురుషే వై వై పురుషే వీర్యం పురుషే వీర్యం వీర్యం పురుషే పురుషే వీర్యం వీర్యేణ వీర్యేణ వీర్యం పురుషే పురుషే వీర్యం వీర్యేణ వీర్యం వీర్యేణ వీర్యేణ వీర్యం వీర్యం వీర్యేణైవైవ వీర్యేణ వీర్యం వీర్యం వీర్యేణైవ వీర్యేణైవైవ వీర్యేణ వీర్యేణైవైనమేనమేవ వీర్యేణ వీర్యేణైవైనం ఏవైనమేనమేవైనం వివ్యేనమేవైనం వివ్యేనమేనం విమిమీతే మిమీతేవ్యేనమేనం విమిమీతే విమిమీతే మిమీతే విమిమీతే పక్షీ పక్షీ మిమీతే విమిమీతే పక్షీ మిమీతే పక్షీ పక్షీ మిమీతే మిమీతే పక్షీ భవతి భవతి పక్షీ మిమీతే మిమీతే పక్షీ భవతి పక్షీ భవతి భవతి పక్షీ పక్షీ భవతి నన భవతి పక్షీ పక్షీ భవతి నన భవతి భవతి నహి హి న భవతి భవతి నహి నహి హి నహ్య పక్షో పక్షో హి నహ్య పక్ష పక్ష పతి దుంపతి తుమ పక్షో పక్ష పతి దుంపతి పక్షో పక్ష పతి పక్షో పక్ష పతి తుమర్హతి అర్హత్య రత్నినా రత్నినా అర్హత్య రుహత్య రత్నినా పక్షౌ పక్షావరత్నినా అర్హత్య రుహత్య రత్నినా పక్షౌ రత్నినా పక్షౌ పక్షావరత్నినా రత్నినా పక్షౌ త్రాఘీయాగం సౌ పక్షావరత్నినా రత్నినా పక్షౌ త్రాఘీయాగం సౌ పక్షౌ త్రాఘీయాగం సౌ త్రాఘీయాగం సౌ పక్షౌ పక్షౌ త్రాఘీయాగం సౌ భవతో భవతో త్రాఘీయాగం సౌ పక్షౌ పక్షౌ త్రాఘీయాగం సౌ భవతః త్రాఘీయాగం సౌ భవతో భవతో త్రాఘీయాగం సౌ త్రాఘీయాగం సౌ భవతస్తస్మాత్ తస్మాత్ భవతో త్రాఘీయాగం సౌ త్రాఘీయాగం సౌ భవతస్తస్మాత్ పక్ష ప్రవయాగుంసి పక్ష ప్రవయాగుంసి తస్మాత్ భవతో భవతస్తస్మాత్ పక్ష ప్రవయాగుంసి పక్ష ప్రవయాగుంసి పక్ష ప్రవయాగుంసి తస్మాత్ తస్మాత్ పక్ష ప్రవయాగుంసి వయాగుంసి వయాగుంసి పక్ష ప్రవయాగుంసి తస్మాత్ తస్మాత్ పక్ష ప్రవయాగుంసి వయాగుంసి పక్ష ప్రవయాగుంసి వయాగుంసి వయాగుంసి పక్ష ప్రవయాగుంసి పక్ష ప్రవయాగుంసి వయాగుంసి వ్యామ మాత్ర వ్యామ మాత్ర వయాగుంసి పక్ష ప్రవయాగుంసి పక్ష ప్రవయాగుంసి వయాగుంసి వ్యామ మాత్ర పక్ష ప్రవయాగుంసి పక్ష ప్రవయాగుంసి వయాగుంసి వ్యామ మాత్ర వ్యామ మాత్ర వయాగుంసి వయాగుంసి వ్యామ మాత్ర పక్షో పక్షో వ్యామ మాత్ర వయాగుంసి వయాగుంసి వ్యామ మాత్ర పక్షో మాత్ర పక్షో పక్షో వ్యామ మాత్ర వ్యామ మాత్ర పక్షో చ పక్షో వ్యామ మాత్ర వ్యామ మాత్ర పక్షో చ వ్యామ మాత్ర విధి వ్యామ మాత్ర పక్షౌ చ పక్షౌ పక్షౌ చ పుచ్చం పుచ్చం చ పక్షౌ పక్షౌ చ పుచ్చం జబుచ్చం పుచ్చం జబుచ్చం జబుచ్చం జబుచ్చం జబుచ్చం పుచ్చం భవతి భవతి జబుచ్చం పుచ్చం భవతి భవతి భవతి చవత్యేతావదేతావత్ భవతి చవత్యేతావత్ ఏతావదేతావత్ భవతి భవత్యేతావత్వైవ ఏతావద్భవతి భవత్యే ఏతావద్వైవ ఏతావదేతావద్వై పురుషే పురుషే వా ఏతావదేతావద్వై పురుషే పురుషే పురుషే వై వై పురుషే వీర్యం వీర్యం పురుషే వై వై పురుషే వీర్యం పురుషే వీర్యం వీర్యం పురుషే పురుషే వీర్యం వీర్య సంవితో వీర్య సంవితో వీర్యం పురుషే పురుషే వీర్యం వీర్య సంవిత వీర్య సంవితో వీర్య సంవితో వీర్యం వీర్యం వీర్య సంవితో వేణునా వేణునా వీర్య సంవితో వీర్యం వీర్యం వీర్య సంవితో వేణునా వీర్య సంవితో వేణునా వేణునా వీర్య సంవితో వీర్య సంవితో వేణునా వివేణునా వీర్య సంవితో వీర్య సంవితో వేణునా వీర్య సంవిత ఇది వీర్య సంవిత వేణునా వివేణునా వేణునా విమిమీతే మిమీతే వివేణునా వేణునా విమిమీతే మిమీతే మిమీతే విమిమీత ఆగ్నేయ ఆగ్నేయో మిమీతే విమిమీత ఆగ్నేయ మిమీత ఆగ్నేయ ఆగ్నేయో మిమీతే మిమీత ఆగ్నేయో వైవా ఆగ్నేయో మిమీతే మిమీత ఆగ్నేయో వై ఆగ్నేయో వైవా ఆగ్నేయ ఆగ్నేయో వై వేణుర్వేణుర్వా ఆగ్నేయ ఆగ్నేయో వై వేణు వై వేణుర్వేణుర్వై వై వేణు సయో నిత్వాయ సయో నిత్వాయ వేణుర్వై వై వేణు సయో నిత్వాయ వేణు సయో నిత్వాయ సయో నిత్వాయ వేణుర్వేణు సయో నిత్వాయ ఇజుషా ఇజుషా సయో నిత్వాయ వేణుర్వేణు సయో నిత్వాయ ఇజుషా సయో నిత్వాయ ఇజుషా ఇజుషా సయో నిత్వాయ సయో నిత్వాయ ఇజుషా యునక్తి యునక్తి ఇజుషా సయో నిత్వాయ సయో నిత్వాయ ఇజుషా యునక్తి సయో నిత్వాయేతి సయో నిత్వాయ ఇజుషా యునక్తి యునక్తి ఇజుషా ఇజుషా యునక్తి ఇజుషా ఇజుషా యునక్తి ఇజుషా ఇజుషా యునక్తి ఇజుషా ఇజుషా ఇజుషా యునక్తి యునక్తి ఇజుషా కృషతి కృషతి ఇజుషా యునక్తి యునక్తి ఇజుషా కృషతి ఇజుషా కృషతి కృషతి ఇజుషా ఇజుషా కృషతి వ్యావృత్తై వ్యావృత్తై కృషతి ఇజుషా ఇజుషా కృషతి వ్యావృత్తై వ్యావృత్తై వ్యావృత్తి కృషతి కృషతి వ్యావృత్తి షట్కవేన షట్కవేన వ్యావృత్తి కృషతి కృషతి వ్యావృత్తి షట్కవేన వ్యావృత్తై షట్కవేన షట్కవేన వ్యావృత్తై వ్యావృత్తై షట్కవేన కృషతి కృషతి షట్కవేన వ్యావృత్తై వ్యావృత్తై షట్కవేన కృషతి వ్యావృత్యా ఇతి వి ఆవృత్తై షట్కవేన కృషతి కృషతి షట్కవేన షట్కవేన కృషతి షట్ షట్ కృషతి షట్కవేన షట్కవేన కృషతి షట్ షట్కవేనేతి షట్ గవేన కృషతి షట్ షట్ కృషతి కృషతి షట్ వై వై షట్ కృషతి కృషతి షట్ వై వై షట్ షట్ అర్థవ అర్థవో వై షట్ షట్ అర్థవ అర్థవ అర్థవో వై వా అర్థవ ఋతుభిరుతుభిరుతవో వై వా అర్థవ ఋతుభిః ఋతుభిరుతుభిరుతవ అర్థవ అర్థభిరే వై వర్తుభిరుతవ అర్థవ అర్థభిరే వా ఋతుభిరే వై వర్తుభిరుతుభిరే వై నమే నమే వర్తుభిరుతుభిరే వైనం ఋతుభిరిత్యుర్తుభిః ఏ వైనమే నమే వై వైనం కృషతి కృషత్యేన మే వై వైనం కృషతి కృషతి కృషత్యేన మేనం కృషతి యత్ కృషత్యేన మేనం కృషతి యత్ కృషతి యత్ కృషతి కృషతి యద్వాదశ కవేన ద్వాదశ కవేన యత్ కృషతి కృషతి యద్వాదశ కవేన ద్వాదశ కవేన ద్వాదశ కవేన యత్ యద్వాదశ కవేన సంవత్సరేణ సంవత్సరేణ ద్వాదశ కవేన యత్ యద్వాదశ కవేన సంవత్సరేణ ద్వాదశ కవేన సంవత్సరేణ సంవత్సరేణ ద్వాదశ కవేన ద్వాదశ కవేన సంవత్సరేణైవైవ సంవత్సరేణ ద్వాదశ కవేన ద్వాదశ కవేన సంవత్సరేణైవ కవేనేతి ద్వాదశ కవేన సంవత్సరేణైవైవ సంవత్సరేణ సంవత్సరేణైవేయమేయమేవ సంవత్సరేణ సంవత్సరేణైవేయం సంవత్సరేణేతి సంవత్సరేణ ఏవేయమియమే వైవేయం వైవా ఇయమే వైవేయం వై వైవా ఇయమియం వా అగ్నేరగ్నేర్వా ఇయమియం వా అగ్నే వా అగ్నేరగ్నేర్వై వా అగ్నేరతిదాహాదతిదాహాదగ్నేర్వై వా అగ్నేరతిదాహాదతిదాహాదగ్నేరగ్నేరతిదాహాదవిభేదవిభేదతిదాహాదగ్నేరగ్నేరతిదాహాదవిభేద్ సాసాభిభేదవిభేత్సైతదేతత్సాభిభేదవిభేత్సైతత్సాసైతద్విగుణం ద్విగుణమేతత్సాసైతద్విగుణం ఏతద్విగుణం ద్విగుణమేతదేతద్విగుణమవశ్యతపశ్యద్విగుణమేతదేతద్విగుణమవశ్యత్ ద్విగుణం ద్విగుణమవశ్యత్ కృష్టం కృష్టమవశ్యద్విగుణం ద్విగుణమవశ్యత్ కృష్టం ద్విగుణమితే ద్వేర్గుణం పశ్యత్ కృష్ణం కృష్ణమపశ్యదపశ్యత్ కృష్ణం కృష్ణమపశ్యదపశ్యత్ కృష్ణం కృష్ణం కృష్ణం కృష్ణం కృష్ణమ కృష్ణం కృష్ణం కృష్ణం కృష్ణం కృష్ణం కృష్ణం కృష్ణం కృష్ణం కృష్ణం కృష్ణం కృష్ణం తో వై వై తదస్తో వా ఇమామిమాం వై తదస్తో వా ఇమామిమామిమాం వై వా ఇమాన్ననేమాం వై వా ఇమాన్ననేమామిమాన్నాత్యదినేమామిమాన్నాతి నాత్యదిలనాత్యదహదహదిలనాత్యదహద్యదహదహద్యత్యదహద్యదహద్యదహద్యదహద్యత్కృష్ణం కృష్ణయ్యదహదహద్యత్కృష్ణం దక్షిణా దక్షిణాయ దధ్యాద్ దధ్యాద్ పర్యావర్తందే దక్షిణో దక్షిణ దక్షిణస్తస్మాత్ పర్యావర్తంతే వర్తంతే తస్మాత్ దక్షిణ పర్యావర్తంత ఇది పరి ఆవర్తంతే తస్మాత్ దక్షిణో దక్షిణస్తస్మాత్ తస్మాత్ దక్షిణోర్ధోర్ధో దక్షిణస్తస్మాత్ తస్మాత్ దక్షిణోర్ధ దక్షిణోర్ధోర్ధో దక్షిణో దక్షిణోర్ధ ఆత్మన ఆత్మనోర్ధో దక్షిణో దక్షిణోర్ధ ఆత్మన అర్ధ ఆత్మన ఆత్మనోర్ధోర్ధ ఆత్మనో వీర్యావత్తరో వీర్యావత్తర ఆత్మనోర్ధోర్ధ ఆత్మనో వీర్యావత్తర ఆత్మనో వీర్యావత్తరో వీర్యావత్తర ఆత్మన ఆత్మనో వీర్యావత్తరోథో అథో వీర్యావత్తర ఆత్మన ఆత్మనో వీర్యావత్తరోథో వీర్యావత్తరోథో అథో వీర్యావత్తరో వీర్యావత్తరోథో ఆదిత్యస్యాదిత్యస్యాథో వీర్యావత్తరో వీర్యావత్తరోథో ఆదిత్యస్య వీర్యావత్తర ఇది వీర్యావత్ అథో ఆదిత్యస్యాదిత్యస్యాథో అథో ఆదిత్యస్యైవైవాదిత్యస్యాథో అథో ఆదిత్యస్యైవ ఆదిత్యస్యైవైవాదిత్యస్యాదిత్యస్యైవ వ్రతమావృతమేవాదిత్యస్యాదిత్యస్యైవ వ్రతం ఏవావృతమావృతమేవైవావృతమన్వన్వావృతమేవైవావృతమనో పర్యావర్తంతే పర్యావర్తంతేన్వావృతమావృతమను పర్యావర్తంతే అను పర్యావర్తంతే పర్యావర్తంతేన్వను పర్యావర్తంతే తస్మాత్ తస్మాత్ పర్యావర్తంతేన్వను పర్యావర్తంతే తస్మాత్ పర్యావర్తంతే తస్మాత్ తస్మాత్ పర్యావర్తంతే పర్యావర్తంతే తస్మాత్ పరాంజః పరాంజస్తస్మాత్ పర్యావర్తంతే పర్యావర్తంతే తస్మాత్ పరాంజః పర్యావర్తంత ఇది పరి ఆవర్తంతే పరాంజః పరాంజస్తస్మాత్ తస్మాత్ పరాంజః పశవః పశవః పరాంజస్తస్మాత్ తస్మాత్ పరాంజః పశవః పరాంజః పశవః పశవః పరాంజః పరాంజః పశవో వివి పశవః పరాంజః పరాంజః పశవో వి పశవో వివి పశవః పశవో వితిష్ఠంతే తిష్ఠంతే వి పశవః పశవో వితిష్ఠంతే తిష్ఠంతే తిష్ఠంతే వి వితిష్ఠంతే ప్రత్యంజః ప్రత్యంజస్తిష్ఠంతే వి వితిష్ఠంతే ప్రత్యంజః ప్రత్యంజః ప్రత్యంజస్తిష్ఠంతే తిష్ఠంతే ప్రత్యంజ ప్రత్యంజస్తిష్ఠంతే తిష్ఠంతే ప్రత్యంజ ప్రత్యంజ ప్రత్యంజ ప్రత్యంజ వర్తంతే వర్తంత ప్రత్యంజ ప్రత్యంజ వర్తంతే వర్తంతే వర్తంత ఆవర్తంతే తిస్రస్తి స్రస్తి స్రస్తి స్రో వర్తంత ఆవర్తంతే తిస్రస్తి స్ర వర్తంతే తిస్రస్తి స్రస్తి స్రస్తి స్రో వర్తంతే వర్తంతే తిస్రస్తి స్రస్సీతా సీతా ఆస్తి స్రస్తి స్రో వర్తంతే వర్తంతే తిస్రస్తి స్రస్సీతా త్రివృతం త్రివృతం కృషతి కృషతి త్రివృతమేవైవ త్రివృతం కృషతి కృషతి త్రివృతమేవ త్రివృతం త్రివృతమేవ యజ్ఞముఖే యజ్ఞముఖ ఏవ త్రివృతం త్రివృతమేవ యజ్ఞముఖే త్రివృతమిది త్రివృతం ఏవ యజ్ఞముఖే యజ్ఞముఖ ఏవైవ యజ్ఞముఖే వియజ్ఞముఖ ఏవైవ యజ్ఞముఖే యజ్ఞముఖే వియజ్ఞముఖే యజ్ఞముఖే వియాతయతి యాతేతి వియజ్ఞముఖే యజ్ఞముఖే వియాతయతి యజ్ఞముఖే యాతేతి వియాతయత్యోషధీరోషధీర్యాతేతి వియాతయత్యోషధీ ఓషధీర్పమతి మత్యోషధీరోషధీర్పమతి బ్రహ్మణావత్యోషధీరోషధీర్పమతి బ్రహ్మణావృంధేరుంధేవాన్నమన్నమవరుంధే అవరుంధే రుంధే వావరుంధేర్కే ఎర్కే రుంధే వావరుంధేర్కే అర్కేర్కోర్కేర్కే కష్టీయతే దీయతేర్కోర్కే సంవత్సరేణ సంవత్సరో మాసా సంవత్సర సంవత్సరేణ సంవత్సర సంవత్సర సంవత్సరేణ సంవత్సరేణ సంవత్సర సంవత్సర సంవత్సరేణైవ సంవత్సరేణ సంవత్సర సంవత్సర సంవత్సరేణైవ సంవత్సర ఇది సంవత్సర సంవత్సరేణైవ సంవత్సరేణ సంవత్సరేణైవాస్మాస్మా ఏవ సంవత్సరేణ సంవత్సరేణైవాస్మై సంవత్సరేణేతి సంవత్సరేణ ఏవాస్మా అస్మా ఏవైవాస్మా అన్నమన్నమస్మా ఏవైవాస్మా అన్నం అస్మా అన్నమన్నమస్మా అస్మా అన్నం వచతి భజత్యన్నమస్మా అస్మా అన్నం వచతి వచతి భజత్యన్నమన్నం వచతి యద్యత్ పచత్యన్నమన్నం వచతి యత్ వచతి యద్యత్ పచతి భజతి యదగ్నిచిద గ్నిచిద్ యత్ పచతి భజతి యదగ్నిచిద గ్నిచిద గ్నిచిద్ యత్ యదగ్నిచిద అనవరుద్ధస్యానవరుద్ధస్యాగ్నిచిదగ్నిచిదనవరుద్ధస్యాశ్చీయాదశ్చీయాదనవరుద్ధస్యాశ్చీయాదనవరుద్ధేన ీజాదవరుద్ధేనావరుద్ధేనాశ్నీజాదశ్నీజాదవరుద్ధేన వివ్యవరుద్ధేనాశ్నీజాదశ్నీజాదవరుద్ధేన వివ్యవరుద్ధేనావరుద్ధేనవ్యర్థేదర్థేదవ్యవరుద్ధేనవ్యర్థేదావరుద్ధేనేత్యవారుద్ధేనా వనస్పతీనాం వనస్పతీనాంజరుద్ధేదర్థేదజే వనస్పతీనా వనస్పతీనాం వనస్పతీనాంజే వనస్పతీనాం ఫలగ్రహయ ఫలగ్రహయో వనస్పతీనాంజే వనస్పతీనాం ఫలగ్రహయ వనస్పతీనాం ఫలగ్రహజ ఫలగ్రహయో వనస్పతీనాం వనస్పతీనాం ఫలగ్రహజస్తాగుస్తాన్ ఫలగ్రహయో వనస్పతీనాం వనస్పతీనాం ఫలగ్రహజస్తాగుస్తాన్ ఫలగ్రహయ ఫలగ్రహజస్తాన్ ఫలగ్రహజ ఫలగ్రహజస్తాని ఫలగ్రహయ అగ్నించునుతేజునుతేజ్ఞమగ్నించునుతేయం విశ్యాద్ విశ్యాద్యం విశ్యాద్యత్రయత్రద్విశ్యాద్యం విశ్యాద్యత్రా విశ్యాద్యత్రయత్రద్విశ్యాద్విశ్యాద్యత్రససయత్రద్విశ్యాద్విశ్యాద్యత్రసహయత్రద్విశ్యాద్విశ్యాద్యత్రయత్రద్విశ్యాద్విశ్యాద్యత్రససయత్రద్విశ్యాద్విశ్యాద్యత్రయత్రద్విశ్యాద్విశ్యాద్యత్రససయత్రద్విశ్యాద్విశ్యాద్యత్రససయత్రద్విశ్యాద్విశ్యాద్యత్రససయత్రద్విశ్యాద్విశ్యాద్యత్రససయత్రద్విశ్యాద్విశ్యాద్యత్రససయత్రద స్యాత్తస్యై స్యాత్ స్యాత్తస్యై దిశో దిశస్తస్యై స్యాత్ స్యాత్తస్యై దిశః దిశో దిశస్తస్యై తస్యై దిశో లోష్టం లోష్టం దిశస్తస్యై తస్యై దిశో లోష్టం దిశో లోష్టం లోష్టం దిశో దిశో లోష్టమా లోష్టం దిశో దిశో లోష్టమా లోష్టమా లోష్టం లోష్టమాహరేద్ధరేదా లోష్టం లోష్టమాహరే ఆహరేద్ధరేదా హరే దిశమిషగో హరేదా హరే దిశం దిశమిషగో హరేద్ధరే దిశమూర్జమూర్జమిషగో హరేద్ధరే దిశమూర్జం అహమిత ఇతోహమహమిత ఏతోహమహమిత ఆదద ఇతి దద ఆదద ఇతి ఇతి శమి శమితి శమే వై వే శమితి శమే ఏవోర్జమూర్జమే వైవోర్జం తస్యైతస్య ఊర్జమే వైవోర్జం తస్యై ఊర్జమూర్జం తస్యై దిశో దిశస్తస్యై తస్యై దిశో వావ దిశస్తస్యై తస్యై దిశో వా వావ దిశో దిశో వరుంధే రుంధేవ దిశో దిశో వరుంధే అవరుంధే రుంధే వరుంధే క్షోధుకః క్షోధుకో రుంధే వరుంధే క్షోధుకః క్షోధుకో రుంధే రుంధే క్షోధుకో భవతి భవతి క్షోధుకో రుంధే రుంధే క్షోధుకో భవతి క్షోధుకో భవతి భవతి క్షోధుకః క్షోధుకో భవతి యో యో భవతి క్షోధుకః క్షోధుకో భవతి యో యో భవతి భవతి యస్తస్యాం తస్యాం యో భవతి భవతి యస్తస్యాం యస్తస్యాం తస్యాం యో యస్తస్యాం దిశి దిశి తస్యాం యో దిశి దిశి భవత్యుత్తర వేదిముత్తర వేదిం భవతి దిశి దిశి భవత్యుత్తర వేదిం ఉత్తర వేదిముత్తర వేదిం భవతి భవత్యుత్తర వేదిముపోపోత్తర వేదిం భవతి భవత్యుత్తర వేదిముపోత్తర వేదిముపోపోత్తర వేదిముత్తర వేదిముపవతి భవత్యుపోత్తర వేదిముత్తర వేదిముపవతి ఉపవపతివ్యుపోపవత్యుత్తర వేద్యాముత్తర వేద్యాం వపత్యుపోపవత్యుత్తర వేద్యాముత్తర వేద్యాగుహిహ్యుత్తర వేద్యాగుహిత్తర వేద్యాగుహిహ్యుత్తర వేద్యాముత్తర వేద్యాగుహ్యగ్నిరగ్నిర్హ్యుత్తర వేద్యాగుహ్యగ్నిరగ్నిర్హిత్యగ్నిశ్చీయతే చీయతే అగ్నిర్హిత్యగ్నిశ్చీయతే రుంధేథో యజ్ఞపరుషో యజ్ఞపరుషోథో రుంధే రుంధేథో యజ్ఞపరుషోనందరిత్యా అనందరిత్యై యజ్ఞపరుషోథో అథో యజ్ఞపరుషోనందరిత్యై